ఆత్మానుభవోపదేశము నిరస్తరాగా నిరుపాస్త భోగాః శాంతాః సుదాంతా యతయో మహాంతః విజ్ఞాయతత్వం పరమేతదనే ప్రాప్తాః పరాం నిర్వృతి మాత్మయోగాత్. 473. నిరస్తరాగాః విడువబడిన విషయాభిలాష కలవారును నిరుపాస్త భోగాః విడువబడిన భోగములు కలవారును శాస్త్రః శాంతులును సుదాంత 8 ఇంద్రియములను బాగుగా నిగ్రహించుకున్నవారును మహాంత గొప్పవారైన యతేహ యతులు ఏతతి పరంతత్వం పరతత్వమును విజ్ఞాయ తెలుసుకొని అస్తే అంతమునందు ఆత్మయోగాత్ ఆత్మయోగము వలన పరాం గొప్పదైన నిర్వృతం ఆనందమును ప్రాప్తాహ పొందినారు. నిరస్తరాగాహ విశేచను తొలగించుకున్నవారును కావుననే నిరుపాస్త భోగాహ విడువబడిన భోగము కలవారు యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టులు. రాగమున్ననే కదా భోగమనున్నది, కావుననే అన్యావేదిత భోగ్యభోగకలనో నిద్రాలవద్ బాలవత్ శ్లో 426 అని వెనుక చెప్పబడినది లేదా నిరుపాస్త భోగాహ అను పదమునకు శీతోష్ణాది ద్వంద్వములను సహింపగలిగినవారు అని యర్థము. శాంతాహ బ్రహ్మయందు స్థాపితమగు మనస్సు శ్రీవివేక 384 వివేకచూడామణి కలవారు సుదాంతాహ బాగుగా నిగ్రహింపబడిన బాహ్యేంద్రియములు కలవారు యతేహ ప్రయత్నశీలురు మహాంతః బాహ్యేంద్రియముల ద్వారా బయటకు వెడలిన మనస్సు పరిచ్ఛిన్నములగు విషయముల ఆకారమున పరిణమింపగా అట్టి పరిచ్ఛిన్న మనోవృత్తిచే ఉపహితుడగు జీవుడు కూడా అల్పుడగును. శాంతులును దాంతులును అగుయతులకు అట్టి అల్పత్వము లేదుగానవారు మహాపురుషులని యర్థము. అవిచ్ఛిన్నముగా అంతర్ముఖముగానే ఉండు మనస్సు కలవారికి మహత్వము కూడా సహజమే. అట్టి పురుషశ్రేష్ఠులు ఏకత్ పరిపూర్ణ మనాద్యంతం ఇత్యాది శ్లోకములలో చెప్పబడిన పరం తత్వం సర్వోత్కృష్టమగు బ్రహ్మను విజ్ఞాయ తెలుసుకొని ఆత్మయోగాత్ నిర్వికల్ప సమాధి వలన పరం నివృత్తిమిత్యనరతిశయ నందరూపమైన ముక్తిని అనే జ్ఞాన ప్రాప్తినంతరము ప్రాప్తాహ పొందినారు. అంతే ప్రారబ్ధకర్మ యొక్క అంతమందు అనగా దేహ పాతానంతరము అని కూడా అర్థము చెప్పవచ్చును. ఆత్మయోగము వలన తెలుసుకొని దేహపాతానంతరము విదేహముక్తిని పొందినారు అని యర్థము. అవ మా భైష్ట విద్వంస్తవ నాస్త్యసాయః సంసారసిద్ధోస్తరణే స్త్యుపాయః ఏనేవరూతాయతయో స్యపారం తమేవ మార్గం తవ నిర్దిశామి శ్లో 45 అని వెనుక చెప్పిన విషయమును ముగించున్నాడు. భవానపీఠం పరతత్వమాత్మనః స్వరూపమానందఘనం నిచాయ్య విధూయ మోహం స్వమన ప్రకల్పితం ముర్తః కృతార్ణో భవతు ప్రబుద్ధః. 474 ఆత్మానుభవోపదేశము 531 భవానపి నీవు కూడా ఆత్మనః నీ యొక్క స్వరూపం స్వరూపము ఆనందఘనం ఆనందరూపమును అయిన ఇదం ఈ పరబ్రహ్మను నిచాయ సాక్షాత్కరింపజేసుకొని స్వమనః ప్రకల్పితం నీ యొక్క మనస్సు చేతనే కల్పితమైన మోహం అనాత్మయందు ఆత్మభ్రమను విధూయ సమూలముగా నశింపజేసుకొని ప్రబుద్ధః అవిద్యా విద్రలేనివాడవుగా అయి ముక్తః అధ్యాసరూపమగు బంధము నుండి విముక్తుడవై కృతార్థ భవతు కృతార్థుడ వగుదువుగాక అని ఆశీర్వాదరూపములోనున్న ఉపదేశము. సమాధిన సాధు సునిశ్చలాత్మన పశ్యాత్మతత్వం స్ఫుటబోధ చక్షుష నిస్సంశయం సమ్యగవేక్షితశ్చేత్ శ్రుతః పదార్థన పునర్వికల్పతే. 475 సునిశ్చలాత్మన దేనియందు అంతఃకరణము పూర్తిగా నిశ్చలముగా నుండునో అట్టి సమాధిన నిర్వికల్పక సమాధిచేత స్ఫుటబోధ చక్షుషా స్ఫుటమగు జ్ఞానమనేడు నేత్రముచేత బాహ్యమగు నేత్రముతో రూపమును ఎట్లు చూతురో ఆ విధముగా సాధుదాగుగా అనగా సందేహ వివర్యాసములు లేకుండగా ఆత్మతత్వాత్మతత్వమును పశ్య సాక్షాత్కరింపజేసుకొనుము. సి నిర్వికల్పక సమాధినా స్ఫుటం బ్రహ్మతత్వమపగమ్యతే ధ్రువం నాణ్యథా చలతయా మనోగతేహ ప్రత్యయాంతర విమిశ్రితం భవేత్. శ్లోక్ 388 అని వెనుక గూడ చెప్పబడినది శృతాప్తుల ద్వారా వినబడిన పదార్థః పదార్థము నిస్సంశయం నిస్సంశయముగా సమ్యక్ బాగుగా అవేషితశ్చేత్ అనుభవగోచరముగ చేసుకొనబడినచో పునః మరల నా వికల్పతే మరియొక విధముగా భాసింపదు. స్వస్య విద్యాబంధ సంబద్ధ మోక్షాత్ సత్యజ్ఞానానందరూపాత్మలభౌ శాస్త్రం యుక్తి దేశికోక్తి అహ ప్రమాణం చాస్తః సిద్ధా స్వానుభూత్యః ప్రమాణం 476 532 శ్రీ వివేక చూడామణి. స్వస్య తనకు అవిద్యాబంధ సంబంధ మోక్షాత్ అవిద్యచే గలిగిన అహంకారాది దేహాంత బంధములతో అధ్యాస కల్పితమగు తాదాత్మ్య సంబంధము నుండి మోక్షము వలన అవగా స్వస్వరూప జ్ఞానము కలిగిన పిమ్మట లభించిన దేహారిబంధ వియోగము వలన సత్యజ్ఞానానందరూపాత్మ లబ్ధి సత్యజో నానందరూపమగు ఆత్మ యొక్క ప్రాప్తి కలుగు విషయమున శాస్త్రం అస్య మహిమానమితి వితసుకః గ్రహవిదాప్నోతి పరం బ్రహ్మవేత్త ఆ పరమాత్మను పొందును ఇత్యాది శాస్త్రము దేశికోక్తి తత్వమస్యాది వాక్యోర్ధ బ్రహ్మామేకత్వ బోధతః బ్రహ్మణ్యాత్మత్వదాధ్యాయ స్వాధ్యాసాపనయం కురు. శ్లోక్ 284 ఇత్యాది గురుపదేశము ప్రమాణం ప్రమాణము అంతః సిద్ధ తనలోనున్న శాస్త్రయుక్తి గురుపదేశానురూపమైన స్వానుభూతిశ్చ స్వానుభవము కూడా ప్రమాణం ప్రమాణము. అవ పైన చెప్పిన విషయమున దృష్టాంతముగా చూపుటకై విషయములను గూడ చెప్పు అనుభవ సిద్ధములగు మరికొన్ని చున్నాడు. బద్ధో మోక్షశ్చ తృప్తిశ్చ చింతారోగ్య క్షుధాదయ స్వేనేవ వేద్య యద్ జ్ఞానం పరేషామానుమానికం 477 బంధః అవిద్యయు మోక్షః చావిద్యానాశము తృప్తిశ్చ తృప్తియు చింతారోగ్య క్షుధాదయ చింత ఆరోగ్యము ఆకలి మొదలగు నవ్యః ఆది పదముచే దప్పిక రోగము కుక్షుకుల మొదలగునవి గ్రహింపబడును. స్వేనవతనచేతనే వేద్యాః తెలియదగనవి స్వానుభవమాత్రగమ్యములు యత్ ఏలన పరేషాం పరుల యొక్క జ్ఞానజ్ఞానము ఆనుమానికనుమాన ప్రమాణముచేతనే తెలియదగనదగుటచే పరోక్షమైనది. ఒక్కొక్కప్పుడు హేతువు అనుమితి హేతువు దుష్టమైనచో ఆ జ్ఞానము భ్రమకుడ కావచ్చును అని అభిప్రాయము. పి తటస్థిత బోధయంతి గురవః శ్రుతయో యథా ప్రజ్ఞయైవ తరేద్విద్వానీశ్వరానుగృహీతయ 478 ఆత్మానుభవోపదేశము 533 నావనికి నదిలో ప్రయాణము చేయుచున్న తెడ్డు ఇట్లు వేయవలెనో తెలియని వానికి ఒడ్డుమీదనున్నవాడు తెడ్డును ఈ విధముగా వేయవలెను అని దూరము నుండియే బోధించును. అట్లే గురవః గురువులు శృతయో యథాశ్రుతుల వలెనే తటస్థితాః తటస్థులై అనగా పరోక్ష జ్ఞానము మాత్రమే కలుగు విధమున బోధయంతి దోధింతురు. విద్వాన్ విద్వాంసుడు ఈశ్వరానుగుహితయ ఈశ్వరునిచే అనుగ్రహింపబడిన ప్రజ్ఞయేవ బ్రహ్మాత్మనోహ శోధితయోహ. శ్లోక 428 ఇత్యాది శ్లోకమున చెప్పిన లక్షణముగల చిన్మాత్ర వృత్తి చేతనే తరేత్ సంసార సముద్రమును దాటవలెను. స్వానుభూత్యా స్వయం జాత్వా స్వమాత్మానమఖండితం సంసిద్ధః సుసుఖం తిష్టే నిర్వికల్పాత్మనాత్మని. 479 స్వం ఆత్మానం తన ఆత్మను తనను అఖండితం అద్వితీయ స్వరూపమైన దానినిగా స్వయం స్వయముగనే స్వానుభూత్యా స్వానుభవముచేత జాత్వా తెలుసుకొని సంసిద్ధః సిద్ధిని పొందినవాడే ఆత్మని ఆత్మయందే నిర్వికల్పాత్మన వికల్పరహితమైన స్థితిలో సుసుఖం మిక్కిలి సుఖముగా తిషేత్ ఉండవలెను. వేదాన సిద్ధాంత నిరుక్తిరేషా బ్రహ్మైవ జీవః సకలం జగచ్చ అఖండరుపస్థితిరేవ మోక్షః బ్రహ్మాద్వితీయం శృతయ ప్రమాణం. 480 ఏషా ఇది వేదాన సిద్ధాంత నిరుక్తి. శ్రీ వేదాన సిద్ధాంతము యొక్క నిర్వచనము, జీవః జీవుడు, బ్రహ్మైవ బ్రహ్మయే, సకలం సమస్తమైన, జగచ్చ జగత్తు కూడా బ్రహ్మయే, అఖండ రూపస్థితిరేవ అద్వితీయ రూపమున ఉండుటయే, మోక్షః మోక్షము, బ్రహ్మ బ్రహ్మ, అద్వితీయం ద్వితీయరహితము, శృతేః శృతులు, ప్రమాణం ప్రమా. నము శ్రీవివేక చూడామణి. వేదాంత సిద్ధాంత నిరుక్తి. అహా వేదా నయః వేదాంతములచే సిద్ధః సిద్ధించిన యహ అంతః ఏ నిర్ణయము కలదో దాని యొక్క నిరుక్తి. ఏ ఆ నిర్ణయమును కలిగించు సంకుచిత శబ్దము ఏషా ఇది వేదాంత సిద్ధాంతము నంతయు కొలది మాటలలో చెప్పవలెనన్నచో ఇట్లు చెప్పవలెను అని యర్థము. జీవుడు బ్రహ్మయే, సకల జగత్తును బ్రహ్మయే, అఖండరూపమున ఉండుటయే అనగా బ్రహ్మస్వరూపమున ఉండుటయే మోక్షము, బ్రహ్మ అద్వితీయము. ఈ విషయమున శృతులే ప్రమాణము. శృతులు బహుసంఖ్యాకములైనను వాటి అన్నింటి వలనను కలుగు ప్రమజ్ఞానము ఒక్కటిగాన శృతయః బహువచనమునను ప్రమాణం అను పదము ఏకపదమున ప్రయోగింపబడినది. ఆయా శాస్త్రములలో సిద్ధపుగు అర్థము ఆ శాస్త్రముల సిద్ధాంతమని ఇతరులు చెప్పుదురు. ఆ విధముగా వేదాంత సిద్ధాంత పదమునకు వేదాంతముల యొక్క సిద్ధాంతము అని అర్థము చెప్పవచ్చును. దాని యొక్క నిరుక్తి అనగా నిర్ణయమును కలిగించు సంకుచిత శబ్దము అనగా నిర్వచనము అని అర్థము. తత్వమసి సర్వం ఖల్విదం బ్రహ్మ, బ్రహ్మేవేదం విశ్వం, ఏకమేవాద్వితీయం ఇత్యాది శృతులు ఈ విషయమున ప్రమాణము.